1:38 సర్వారుణ సం ధా సర్వాగణ సర్వేష్వంగేశ్వరుణ అరక్తనతి అసౌ యస్తామ్రో అరుణః ఇతి శ్రుతేః ఓం సర్వారుణాయే నమః. ఆం వి సర్వానినములందు జరుణ వర్ణముతో ఆరంజితయే శోభిల్లిచుండును అసౌ యస్తామ్రో అరుణః అనుశ్రుతియు ఈ పరమేశ్వరుడు తామ్రవర్ణుడు అరుణనర్ నాంచితుడని చెప్పుట వలన సర్వారుణ యను నామము పరమేశ్వరి యొక్క రూప సౌందర్యవాచకమైన భక్తుల హృదయ మును భక్తిభావరంజితము చేయుచున్నదని భానము.